పిండౌ రాజసభన్ పితామహుని కౌంతేయాగ్రజున్ తిట్టనో రెండన్ నీదు శతాపరాధములు నిండెన్ నేడని పాపముల్ పండెన్ ఆయువు తీరే నీకు శిశుపాలా ధూర్తవాచాలా ఖండింతున్ భవదీయ కంఠమును చక్రావక్రధారాహతిల్